ఒక ఆలోచన. 50వది. నా మతానికి ఆశ కానీ భయం కానీ తెలియదు. ఆధ్యాత్మిక ప్రపంచ నిశ్చలతలో మానవ హృదయం తప్ప ఇంకేది అర్థం చేసుకోలేని చోట అది నివసిస్తుంది. గడ్డిపోసపై పడిన మంచుందు స్వర్గాన్ని ప్రతిబింబించగలిస్తే మానవ మనస్సు హృదయం ఎందుకు చేయలేవు?